ప్రజాపతి ప్రజా సృష్ట్వా ప్రేణాను ప్రావిశత్ తాభ్యపునః సంభవితం నాశక్నోత్ సోబ్రవీత్ యుద్ధమదిత్స యో మేత పునః సంభరదితి తందేవాశ్వమేధేనైవ సమభరన్ తతో వేదాత్మవన్ యోశ్వమేధేన విజతే ప్రజాపతిమేవ సంభరకృధ్నోతి పురుషమాలభతే వైరాజో వే పురుష విరాజమేవాలభతే అథో అన్నం వై విరాట్ అన్నమేవారుంధే అశ్వమాలభతే ప్రజాపత్యో వా అశ్వ ప్రజాపతిమేవాలభతే అథో శ్రీర్వాదేషం హిరమేవారుంధే గామాలభతే యజ్ఞో వై గౌ యజ్ఞమేవాలభతే అథో అన్నం వై గౌ అన్నమేవారుంధే అజావీ ఆలభతే భూమ్నే అథో పుష్టిర్వై భూమా పుష్టిమేవారుంధే పర్యజ్ఞకృతం పురుషం చారణ్యాగస్త్రోత్సృతం సాగై ఉభౌ వాలేతో పశో ఆలభ్యేతే యశ్చామో నిశ్చ పరమ శోభయే యజ్ఞే బద్ధాభేష్టా అభిప్రీతా అభిజితా అభిభూతా భవంతి నైనందం క్షణవ పశవో యజ్ఞే బద్ధా అభేష్టా అభిప్రీతా అభిజితా అభిభూతాయికం సంతి యోస్వమేధేన విజతే యవుజైనమేవం వేద ప్రథమేన వారేణస్తోమేన రాధ్వా రజుష్టోమేన కృతేనాయానాముత్తరే హన్నే ఏకవిగుంశే ప్రతిష్టాయాం ప్రతిష్ఠతి ఏకవిగుంశాత్ ప్రతిష్టాయా ఋతూనన్వారోహతి రవో వై పృష్ఠాని రవః సంవత్సర రుష్మేవ సంవత్సరే ప్రతిష్టాయ ఏవతాభ్యారోహతి శక్వరయ పృష్టం భవంత్యంగనన్యచ్ఛంద అన్యేవా ఏదే పశవారభ్యంతే ఉదేవ గ్రామ్యా ఉదేవారణ్యా అహయవ రూపేణ సమర్థయతి అథో అన్నదేవేణ పరిక్రియతే తదా అపదలోవాదే యదావయ్యాశ్చ ఏదే వైభవే పశవ యద్గవ్యాన్ పశూనుత్తమే అన్నాలభతే తేనైవోభయాన్ పశూనవరుంధే రాజావత్యాపవంతి అనభిజిత్యాభిజిత్యై సౌరేర్ణవ శ్వేతావశానో బంధ్యాభవంతి అంతరదేవ బ్రహ్మవర్చసమవరుంధే సోవాయస్వరాజ్ఞేనో వాహావనగ్వాహాభిజిద్వందిన పశూనానభతే అహోరాత్రానామభిజిత్యై పశుభిర్వారేణవ్యర్థే యోస్వమేధేనైతే సకలం కల్మాణంకిదేవం విజయకలమిత్వాన్ పశూనానపదే పశుభిరేవాత్మానకం సమర్థయతి రసభిర్వారేణవ్యర్థే యోస్వమేధేనైతే విషంగాస్త్రయో వా సంతాయిత్రు పశూనానపదే ఋతుభిరేవాత్మానకం సమర్థయతి ఆవారేణ పశుభ్యో విశ్చలే యోష్మేధే నైదే పర్యజ్ఞకృతాత్సంతనామస్కాయ ప్రజాపతిరకామేత మహానందామి సేతావశ్వమేధే మహిమానామపశ్యే తావరణ్యేత తావేత మహానందాతో కామనేత మహానందామి సేతావశ్వమేధే మహిమానవు గృహ్ణేత మహానేవాన్నాతో యజమానదేవ్యాజామహిమాయం నా భయద పరియజతి యజమానమేవ రాజ్యేన భయద పరిగృహాది పురస్తాత్సాహకారా వా అన్యే దేవా ఉపరిష్టాత్సాహకారా అన్యే దేవాలేనేష్మేభ్యభయేవ్యంతేమయం నా భయద పరియజతి ేవోభయాంద్రేణాది ఐశ్వదేవో వా అశ్వ నయ్యత్రజాపత్యం కురేవతి భాగా తాభాగతేజేనభ్యర్థయే దేవతమసంద్యాత్ శేకాందగ్గష్ట్రాభ్యాం మండోగాంభ్యభిరితి ఆజ్యమపదాంకర్తాపదుసంఖ్యాయమాహుదేర్జహోదే యా ఏవ దేవతాభిభాగాః తాభాగధేనేన సమర్థయతి న దేవతాభ్యః సమదం దధాతి తదత్తదేకార్ణవాకాంజహోత్యనందరిత్యై ప్రయాదాయ స్వాహేతి పంచదశం పంచదశమార్ధమాసస్య రాత్రయః అర్ధమాసస్ సంవత్సరా దేవాసురా సంయత్తాసన్ అల్పసమేధ్యర్థమయముద్ధారముద్ధరామహే అథైతానభిభవా మేది ఏదోహితముదహరంత తదో దేవాభవన్ పరాసురాగర్భ్యోహితంజోహోదర్భ్రాదుర్వ్యాభిభవత్యై భవత్యాత్మనా పరాశ్రభ్రాదుర్వ్యాభవతి గోమృగకంఠేన ప్రథమాహుతింజోహోది పథమో వే గోమృగ రుద్రోగ్నిస్పిట్టగత్ రుద్రాదేవ పశూనందర్దధాది అసోరిత్రైకావతిర్భూయతే అనర్థరుద్ర పశూనభిమన్యతే అశ్వరపేరద్వితీయాహుతింజోహోది పశవోకశం రుద్రోగ్నిస్పిట్టకృత్ రుద్రాదేవ పశూనందర్దధాది అసోయత్రైకాహుతిర్భూయతే అనర్థరుద్ర పశూనభిమన్యతే అయస్పదేనకమండరుణాదీయా ఆహుతింజోద్యాస్యో వే ప్రజా రుద్రోగ్నిస్పిట్టకృతే రుద్రాదేవ ప్రజా అంతర్దధాది అసోయత్రైకాహుతిర్భూయతే అనర్థరుద్ర ప్రజా అభిమన్యతే అశ్వస్య వా అనర్థస్య మే సముదగ్రామదే సరస్వస్థోమీయం భవతే యదశ్వస్థోమీయం జుహోది సమేధమేపేనమానుభవతే ఆర్జేన జుహోది మేధో వా ఆర్జం మేధోశ్వస్థోమీయం మేధేనైవాగ్మిన్ మేషం దధాది క్షత్రికం శతం జుహోది క్షత్రికం శతక్షరామిఘతే బాలకరా పశవః నా పశూనాం మాత్రా పశూనేవ మాత్రయా సమర్థేతి తాయద్భోజతేర్వాకణీయతేర్వాజుభుజాత్ పశూన్మాత్రయాభ్యర్థయేత్ క్షత్రికం శతం జుహోది క్షత్రికం శతక్షరామిఘతే బాలకత పశవః సా పశూనాం మాత్రా పశూనేవ మాత్రయా సమర్థయతి అశ్వస్థోమీనకం హ్వాద్విపదాయుహోది విపాద్వే పురుషోద్యప్రతిష్ట పదేన ప్రతిష్టయా సమర్థయతి పదాహోః అశ్వస్థోమీయం పూర్వకం భోరవ్యా ఇది అశ్వోపాశ్వస్థోమీయం పురుషోద్విపదా అశ్వస్థోమీనకం హ్వాద్విపదాయుహోది తస్మాద్విపాచతుష్పాదమర్తే అథోద్విపద్దేవర ప్రతిష్టాపయతి ద్విపదాహుత్వా నాన్యముత్తరామాహుతింజుభుజాత్ నన్యముత్తరామాహుతింజుభుజాత్ ప్రతిష్టాయాశ్చ వేద ద్విపదా అంతలో జుహోది ప్రతిష్ఠిత్యై ప్రజాపతిరస్వమేధమసృజత సోస్మాత్ సుష్టోపాక్రామద అయ్యజ్ఞన్వయేక్షద అయ్యజ్ఞన్వమిందద తమిక్తిభిరన్వయేక్షద తమిక్తిభిరన్వమిందద అదిష్టేనామిట్టిత్వాం యత్సంవత్సరమిట్టిభిర్యజతే అశ్వమేవ జలం విక్షతి సా విత్తయో భవంతి యం వేద పితా యో వా అస్యాం నశ్యతి యో నిలయతే అస్యాం వామనం విందంతి నవాయుమాం కశ్చనేత్యాహో తల్యం నాధ్వాత్యేతమరిహతేతి యత్సా విత్తయో భవంతి సవితపశోదయమేనమిక్షతి ఈశ్వరో అశ్వప్రభుక్తః పరాం పరామతంగందోః యత్సాయంసతేర్జుహోది అశ్వస్యత్తేధృత్తే యత్రాదరిట్టిభిర్యజతే అశ్వమేవ సంవిచ్ఛతి యత్సాయంసతేర్జుహోది అశ్వస్యైవ యత్తేధృత్తే తస్మాత్ సాయం ప్రజాః క్షేమ్యా భవంతి యత్రాదరిట్టిభిర్యజతే అశ్వమేవ సంవిచ్ఛతి తస్మాద్దివానక్షేషదే యత్పాదరిక్షమన్మిచ్చతి అసో అహోరాత్రాభ్యామేవాత్మేయోగక్షేమం కల్పయతి అపవాదే తస్మాక్షేరాత్మం గ్రామతి బ్రాహ్మణో వేణాగాచనో గాయతః శిరావాదద్రూపం యద్వేణా శ్రియమేవాస్మిన్ తద్ధత్తః యదా ఖలు వే పురుణశ్రియమశ్నుతే వేణాత్మైవాద్యతే తదాహో యదుభో బ్రాహ్మణో గాయేత ప్రభృగంసుకాస్మాక్షేష్యాహతే నవే బ్రాహ్మణే శ్రీరమతరితి బ్రాహ్మణో గాయేత రాజన్యోహన్య బ్రహ్మవే బ్రాహ్మణ క్షత్రగం రాజన్య తథాహ్రహ్మణా క్షత్రేణ వేదశ్రే పరిగృహీతమదే బదాహో యోగాయేత హవాత్మాద్రాష్ట్రం గ్రామేద నవే బ్రాహ్మణే రాష్ట్రగం రమదే యదా ఖలు వేరాజాగామయతే అథ బ్రాహ్మణం జినాదే దివాబ్రాహ్మణో గాయేద అష్టకం రాజన్య బ్రహ్మణో వే రూపమ క్షత్రస్య రాత్రి తథాహాస్య బ్రహ్మణాజ క్షత్రేణ చ వేదో రాష్ట్రం పరిగృహీతం భవతి ఇత్యదరావిత్రేణ సావిత్రమద్రిబ్రాహ్మణో గాయేద ఇష్టాపూర్తం వై బ్రాహ్మణస్య ఇష్టాపూర్తేనైవేన సమర్థయతి ఇత్యనిరావిత్యసావిత్యమగుంసంగ్రామమహన్యతిరాజన్యైరాజన్యస్థేనైవేనగుంసమర్థయతి అగుప్తావాదేతశ్చత్తమైత్యాహోమేధేనైతే తిస్రాణ్యోగాయ్రాణ్యసంపద్యంతే షడ్వారదవోరేవాత్మై కల్పయద తాభ్యాగం సగ్రస్థా అనోరుక్తేన శతేన దాది శతాయ పురుణ శతేంద్రియ ఆయుష్ేంద్రియే పరితిష్టతి సర్వేణు మృత్యువోన్వాయత్తేభ్యోదాహుతేంద్రిభుజాకేన మృత్యుర్విందేర్ మృత్యవే స్వాహ మృత్యవే స్వాహేత్తి పూర్వమాహుతేర్జుహోది లోకాల్లోకాదేవ మృత్యుమవేదే నైనం లోకే లోకే మృత్యుర్విందే యమై స్వాహాష్మై స్వాహేతుక్షేత బహమృత్యమిత్రం కుర్వీద మృత్యవే స్వాహేత్యేకస్మాదేవైకాంజుయాగోవాష్మిన్ లోకే మృత్యు అదిమిష్మిల్లోకే వైదే భ్రూణహత్యాదే స్వాహేత్రిమృతాహుతింజుహోది భ్రూణహత్యామే వేదతే సదాహత్యాత్రయా కస్మాజ్ఞే విక్రీయతే అమృత్యర్వా అన్యా భ్రూణహత్యాహో భ్రూణహత్యామృత్యు యద్రోణహత్యాహుతింజుహోది మృత్యుమేవాహుత్యాదర్పయత్వైవాణం కృత్వా భ్రూణభ్యేషం కరోతి ఏదాగం హవేముండిభావుదం జమ భ్రూణహత్యాలే ప్రాయశ్చిత్యం విజాంచకార యోహాస్యామి ప్రజాయాం బ్రాహ్మణగం వందే సర్వస్మై తస్మై భేణజం కరోతి జుంభకాయ స్వాహేత్యమపదముత్తమాహుతింజుహోది వరుణో వే జుంభక అంతతదేవ వరుణమవేదే కథేర్మిషస్థుక్స్ వింగాక్ష మూర్ధంజుహోది ఏలద్వే వరుణస్థం రూపేణ వరుణమవేదే వారుణో వాశ్వ తందేవతయాగర్భయత్యం కరోతి నమో రాజ్ఞే నమో వరుణాయేత్యాహ వారుణో వాశ్వ సదేవేనం దేవతజామధ్యయతి నమోశ్వాయ నమ ప్రజాపతిత్యాహ రాజాపత్యో వాశ్వ స్వదేవేనం దేవతజామధ్యయతి నమోధిపతిత్యాహ ధర్మో బాధిపతి ధర్మమేవాంధే అధిపతిరస్పతిపతిం మాగపతిపతిరహం పురాణాహం భోజాధిమిత్యాహ అధిపతిమేవైనగం సమానాహం కరోతి మాంధేగమిధేహేత్యాహ ఆయుధమే వేదామాసాస్తే ఉపాగతాయ స్వాహేత్యుపాగతే జుహోతి ఆరబ్ధాయ స్వాహేది నియుక్తేజుహోది ఉదాయ స్వాహేది హృదేజుహోది వేదాల్లోకానామభిజిత్యై ప్రభావేణేభ్యో లోకేభ్యశ్చ పదే మేదే నయజతే ఆగ్నేయమేనాగ్నమాశ్వినం తాన్ పశూనాలభతే ప్రతిష్ఠిత్యై ఇదాగ్నేయో భవతే అగ్నిస్సర్వా దేవతాః దేవతా ఏవావరుంధే బ్రహ్మవా అగ్నిః క్షత్రమింద్రః యదేంద్రాగ్నో భవతే బ్రహ్మక్షత్రే ఏవావరుంధే ఇదాశ్వినో భవతే ఆదిరామవర్ధ్యే యజోభవంతే రేమే లోకాః ఏష్వేవ లోకేషు ప్రతిష్టతి అగ్నేయం హోమజేష్టాగపాలయిత్రజామిషమిత్రేందుర్వపదే దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాదేవాన్నాగ్నమవరుంధ అగ్నేర్మన్వే ప్రథమస్య ప్రదేశవినియాజ్యానుభాగ్యా భవంతి సర్వత్వాయ యజ్ఞశ్రమపదమద్వింద ఆగ్నేయమట్టాగపాలం నిర్వపేత్ సౌమ్యం జలం సావిత్రమట్టాగపాలం యదాగ్నేయోభవతి అగ్నిస్సర్వా దేవతాః దేవతాభిదేవైనం విడజ్జతి యత్సౌమ్యో భవతి సోమో మా వోటే నాగం రాజాః యాభ్యదేవైనం విందతి తాభిదేవైనం విడజ్జతి యత్సావిత్రో భవతి సమిత్రప్రదోదేవైనం విడజ్జతి ఏదాభిదేవైనం దేవతాభిర్భిడజ్జతి అగదో అయం భవతి పౌష్ణం జలం నిర్వపేష్ణ సార్ ఊషామే శ్లవణ్యస్ భిణగ సేవేనం భిణజ్యే అశ్లోణోవతి రౌద్రం జలం నిర్వపే ఎది మహతి దేవతాభిమన్యేతద్దేవత్యో వా అశ్వ సేవేనం దేవతజాభిణజ్జే అగదో హైభవతి వైష్పాళం ద్వారశకపాలం నిర్వపేన్మృగాశరేనాగచ్చే యమ్ వాజ్ఞవేష్మేనమత్యభ్యాం పరిలోధమాయే ఆయమగచ్చే యజ్ఞేయా అగ్నిలేం హోమేష్టాగపాల సౌర్యం వయ వాయవ్యాజ్యభాగ యజమానో వాశ్వ అగంభావాయేత ఎస్వామేధాయ ప్రోక్షితోభ్యే యదగం హోముజే నిర్వపది అగంహృదేవేన ముచ్యతే విజమానో వాశ్వ రేతదావాధ్యతే యశ్వామేధాయ ప్రోక్షితోభ్యే సౌర్యం రేత యత్సౌర్యం వయోభవతే వేదదైవేనగం సమర్థయతే యజమానో వాశ్వ గర్భైర్వాయేణం వ్యర్థలే యశ్వామేధాయ ప్రోక్షితోభ్యే వాయవ్యా గర్భా నిర్వాయవ్యాజ్యభాగోభవతి గర్భైరేణం సమర్థయతి అసోమశ్రేషాస్వమేధే ప్రాయస్మిత్య క్రియతే విశ్వావదేయాన్ భవతి పదాహ బాలశబ్రహ్మవదనాన్ సగ్గస్థితే నిర్వపేద బాలశభిర్వేష్టభిర్యజేదేష్టభిర్యజేద ఉపనామకలేన యజ్ఞస్యాద్ ఆత్మానివాదాగుంజేయాన తాని గలేదావతానుపరప్రయంజేతే సర్వాదర్గచ్చే యజ్ఞే వాగాప్తాభవతి జాతకాన్ని క్రోరేకృతృతా తానుపరప్రయుజ్యేత్యాహు ద్వాదైవ బ్రహ్మోదనాన్ సర్గచ్చే నిర్వమే ప్రజాపతిర్వామోదర యజ్ఞ ప్రజాపతి ఉపనామకలేన యజ్ఞో భవతి నవామీయాన్ భవతి ద్వాదశ భవంతి ద్వాదశ మాసాః సంవత్సర సంవత్సరేవ ప్రతిష్ఠతి ఏకమే విభోర్నామ యజ్ఞః సర్వగం హవేనత్ర విభవతి యత్రైదేన యజ్ఞేన యజందే ఏకమే ప్రభోర్నామ యజ్ఞః సర్వగం హవేనత్ర ప్రభవతి యత్రైదేన యజ్ఞేన యజందే ఏకమావోజస్వాన్నామయజ్ఞం హవైరత్రోజస్మద్భవతే యత్రైదేన యజ్ఞేన యజందే ఏషవేమయస్వాన్నామయజ్ఞం హవైరత్రమయస్మద్భవతే యత్రైదేన యజ్ఞేన యజందే ఏకమే పిధృతో నామ యజ్ఞ సర్వం హవేత్ర పిధృతం భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏకమే వ్యావృత్తో నామ యజ్ఞ సర్వం హవేత్ర వ్యావృత్తం భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏకమే ప్రదక్షితో నామ యజ్ఞ సర్వం హవేత్ర ప్రదక్షితం భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏకమైతే యస్మై నామ యజ్ఞ సర్వం హవేతత్ర తేజస్వి భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏదవై బ్రహ్మవర్తసే నామ యజ్ఞ ఆ హవేతత్ర బ్రాహ్మణ బ్రహ్మవర్తసే జాయతే యత్రైతేన యజ్ఞేన యజంతే ఏదవాదివ్యాధే నామ యజ్ఞ ఆ హవేతత్ర రాజన్యోదివ్యాధే జాయతే యత్రైతేన యజ్ఞేన యజంతే ఏదవై దీర్ఘో నామ యజ్ఞ దీర్ఘాయుగో హవేతత్ర మనుష్యా భవంతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏదమే కృప్తో నామ యజ్ఞ కల్పతే హవేతత్ర ప్రజాయోగక్షేమ యత్రైతేన యజ్ఞేన యజంతే పార్వేణాశ్వకం సంజ్ఞపయంతి యజ్ఞో వేదార్వ్యం యజ్ఞేనైవేనకం సమర్థయంతి యామేన సాంనా ప్రస్తోదానోపతిష్టతే యమలోకమేవైనం గమయతి తార్పేణ గృధ్యతి వాచేజాశ్వకుంసం జపయంతి ఏదద్వైవ శోనాగం రూపం రూపేణైవ పశూనవరుంధే హిరణ్యకశిపు భవతి తేజసోపరుధ్యై రుక్మా భవతి స్వర్గస్య లోకస్యానుఖ్యాద్యై అశ్వో భవతి ప్రజాపతేరాద్యై అస్య వై లోకస్య రూపం దార్ప్యం అంతరిక్షస్య కృత్యధే వాద వివోహిరణ్యకశిపో ఆయత్యశ్చ రుక్మ ప్రజాపతేరశ్వ ఇమమేవ లోకం దార్పేణాప్నోతి అంతరిక్షం కృత్యధే వాదేన దివగం హిరణ్యకశిపునా ఆదిత్యకం రుక్మేణ అశ్వేనైవ మేధ్యేన ప్రజాపతే సాయుజ్యగం లోకదామాప్నోతి ఏదామేవ దేవతనాగం సాయుజ్యం పార్పిదాగం సమాన లోకదామాప్నోతి యోస్వమేధేన విజతే యోజైనమేవం వేద ఆదిత్యాశ్చాంగిరదశ్చతువర్గే లోకే స్పర్ధంత ఏంగిరదాదిత్యేభ్య అమలాదిత్యమస్పర్గశ్వేదం భోజం దక్షిణామనయన్ రే బ్రువన్ యన్నోనేత్త సవర్యో భోజితే తస్మాశ్వకం సవర్గేత్యాప్పయంతే తస్మాజ్ఞే వరోదీయతే యత్ప్రజాపతిదా లబ్ధోశ్వో భవత్ తస్మాదశ్వో నామ యక్ష్మయదర్వాధీర్ తస్మాదర్వా నామ యక్ష్మద్యోవాదాన్ సమగేర్ తస్మాద్వాజీ నామ యదసురాణాం లోకానాదత్త తస్మాదానిత్యో నామ అగ్నిర్వాస్తమేధస్య జ్యోతిరాయుధనం సోర్యోగ్నేర్జ్యోతిరాయుధనం ఇదశ్వమేధేజ్ఞోత్తరవేదిపది యోనిమంతమేవైనమాయుధనమంతం కరోతి యోనిమానాయుధనవాన్ భవతి యదేవం వేద ప్రాణాపానౌ వా ఏదౌ దేవానాం ఇదర్గాశ్వమేధౌ ప్రాణాపానావేదానరుంధే ఓజోపనం వారేదౌ దేవానాం ఇదర్గాశ్వమేధౌ ఓజోపనమేవరుంధే అగ్నిర్వాస్వమేధస్య జ్యోతిరాయుధనం సోర్యోగ్నేర్జ్యోతిరాయుధనం యస్వమేధేజ్ఞోజిత్యముత్తరవేదింజినోతి పావర్కాశ్వమేధౌ అర్కాశ్వమేధావేవరుంధే అథో అర్కాశ్వమేధయో రేవ ప్రతిష్టతి ప్రజాపతిం వై రేవా పితరం భుజం భూతం మేధాజాలభంత తమాలభ్యోపావసన్ ప్రాధర్యత్మహైతే ఏకం వా ఏతద్దేవా నామ సంవత్సర తస్మాదశ్వరస్తాత్ సంవత్సరాలభ్యే యత్ప్రజాపతిరాలబ్ధాశ్వభవత్ తస్మాదశ్వ యత్సద్యో మేధో భవత్ తస్మాదశ్వమేధ వేదుకోశ్వమాదం భవతి యదేవం వేద యద్వై ప్రజాపతిరాలబ్ధాశ్వభవత్ తస్మాదశ్వ ప్రజాపతే పశూనామదలోపదమః ఆత్కర్త ప్రతిలోపో జాయతే యదేవం వేద సర్వాణి భూతాని సంవృత్యాలభతే సమేనం దేవాస్తేజసే బ్రహ్మవర్చసాని ఫలంతి యోస్తమేధేన విజితే యోజేనమేవం వేద ఏతద్వైతద్దేవానేతాం దేవతాం అసంభూతం మేధాయాలభంత యజ్ఞమేవ యజ్ఞేన యజ్ఞమైదంత దేవాః కామప్రయజ్ఞమకుర్వత ప్రేమదత్తమకామయంత ప్రేమదత్తమగచ్చన్ యోస్తమేధేన విజితే దేవానామేవాయనేన ఇది రాజావత్రేణైవ యజ్ఞేనైతదే కామప్రేణ అపునర్మానమేవ గచ్చతి ఏతస్తమే రూపేణ పురస్తాత్తాజావృత్యమృహంతో పరంబహోపమానభతే సర్వేభ్యక్కామేభ్య సర్వస్యాద్యై సర్వస్తజిత్యై సర్వమేవ దేనాజ్ఞోది సర్వంజయతి యోస్తమేధేన యజతే యూజేనమేవం వేద యో వాశ్వస్తమేభ్యోమే వేద అశ్వశ్రైవేభ్యోమోమంజుహోది అహోరాత్రేవాశ్వశ్రమేభ్యోమని యత్సాయం ప్రాణర్జుహోది అశ్వశ్రైవేభ్యోమోమంజుహోది ఏతదనుగతిహస్మవై పురా అశ్వశ్రమేభ్యోమోమంజుహ్వది యో వా అశ్వశ్రమేభ్య పదే వేద అశ్వశ్రైవేభ్య పదే పదే జుహోదే దరిషవోన్నమాదో వా అశ్వశ్రమేభ్య పదే యద్దరిషవోన్నమాదో ఇజదే అశ్వశ్రైవేభ్య పదే పదే జుహోదే ఏతదనుగతిహస్మవై పురా అశ్వశ్రమేభ్య పదే పదే జుహ్వదే యో వా అశ్వశ్రమేభ్య వివర్తనం వేద అశ్వశ్రైవేభ్య వివర్తనే వివర్తనే జుహోది అసౌ వా నిత్యోశ్వ సాహవనీయమాగచ్చది తద్వివర్తతే యదగ్నిహోత్రం జుహోది అశ్వశ్రైవేభ్య వివర్తనే వివర్తనే జుహోది ఏతదనుగతిహస్మహే పురా అశ్వశ్రమేభ్య వివర్తనే వివర్తనే జుహ్వతి హరిః ఓం తృతీయాష్టకః సమాప్తః.